أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الرحمن الرحيم. مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. శాపగ్రస్తుడైన శైతాను వారి నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు. ప్రతిఫల దినానికి స్వామి. ప్రభు, మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాము. మాకు రుజుమార్గం చూపించు. నీవు అనుగ్రహించినవారు, నీ ఆగ్రహానికి గురికానివారు, మార్గభ్రష్టులు కానివారు అనుసరించిన మార్గం.